6.11 శుచోదేశ ప్రతిష్టాప్య స్థరమాసనమాత్మన నాత్యుచితం నాతినీచం చేలాజిన కుశోత్తరం. అనగా పరిశుభ్రమైన చోటునందు అనగా స్వభావము చేతనో లేక ఊడ్చుట అలకుట మొదలగు సంస్కారములచే శుభ్రము చేయబడిన పవిత్రమైన మరియు ఏకాంతమైన స్థానమై యుండవలేయును. ఆ స్థలము అతి ఎత్తుగాను లేక పల్లముగాను ఉండనటువంటి స్థలమునందు తన ఆసనమును ఏర్పాటు చేసుకొనవలేయును. మరియు ఆ ఆసనముపై మంచి వస్త్రము, మృగచర్మము మరియు దర్భగడ్డితో తయారు చేయడిన చాప వంటిది పరచి ఉంచవలేయును. అటువంటి ఆసనముపై స్థిరమైన భావముతో కూర్చొనవలేయును. ఇచ్చట పాఠక్రమముననుసరించి ఆసనముపై ముందుగా దర్భగడ్డితో తయారు చేసిన చాప, దానిపైన మూగచర్మము, అటుపైన శుభ్రమైన వస్త్రము పరచి ఉంచవలేయును. అలాంటి ఆసనముపై స్థిరముగా కూర్చొని ఏమి చేయవలేనన్నచో చెప్పుచున్నారు. 6.12 తత్రేకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్ఞ్యాద్యోగమాత్మ విశుద్ధయే. అనగా ఆ యాసనముపై కూర్చొని యోగసాధన చేయవలేను. ఎట్లు చేయవలేను? అన్నచో ఆ మనస్సును లోక సంబంధమైన సర్వ విషయముల నుండి తొలగించి ఒక్కచోటనే నిలిపి ఉంచి మరియు వ్యతచిత్తేంద్రియ క్రియ అనగా చిత్తమును మరియు ఇంద్రియముల కర్మలను జయించినవాడే యోగసాధన చేయవలేను. ఎవడైతే మనస్సు మరియు ఇంద్రియముల ద్వారా జరుగు కర్మలనన్నింటినీ సంయమించి అనగా ఆపి వైచియుండునో అటువంటి వానిని యతచిత్తేంద్రియ క్రియ అని అందరూ, అతడు ఏ ఫలమునాశించి యోగసాధన చేయవలేను అని అన్నచో ఆత్మశుద్ధి కొరకు యోగసాధన చేయవలేను. అనగా అంతఃకరణ శుద్ధి కొరకు యోగసాధన చేయవలేను. బాహ్య ఆసనమును గురించి చెప్పబడినది. శరీరమును ఎలా ఉంచుకొనవలేను అను విషయము ఇప్పుడు చెప్పుచున్నాడు. 6.13 సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. అనగా శరీరమును, శిరస్సును మరియు మెడను సమముగాను స్థిరముగాను అనగా కదలక ఉంచుకొని స్థిరముగా కూర్చొనవలేయును. సమభావముతో స్థిరముగా ఉంచుకొనబడని దేహాధులయందు చలనత్వము కలుగవచ్చును. అందుచేత అచలం అను విశేషణము చెప్పబడినది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 151. మరియు తన ముక్కు యొక్క అగ్రభాగమును చూచుచు అనగా అతడు దానినే బాగుగా చూచుచున్నట్లుగా తన దృష్టిని ఉంచుకొనవలేయును. ఇచ్చట సంప్రేక్ష్యతో పాటు ఇవ అను శబ్దము లోపించినట్లుగా గుర్తించవలేయును. అట్లేలైనా ఇచ్చట తన ముక్కు యొక్క అగ్రభాగమును చూచుటయే లక్ష్యము కాదుగావున మరి ఇంక లక్ష్యమేమి? ఎన్నచో కేవలము నేత్రముల యొక్క దృష్టిని విషముల మీదికి పోనివ్వక ఉంచుటకై నాసికాగ్రభాగమున నిలిపి ఉంచవలేయును అని చెప్పబడినది. ఈ విధముగా దృష్టిని నిలిపి ఉంచుట కూడా అంతఃకరణ శుద్ధి కొరకు ఆవశ్యకము అయినందున కూడా అలా చెప్పబడినది. ఏలైనా తన నాసికాగ్రభాగమును చూచుటే లక్ష్యముగా తలంచిన ఎడల మనస్సు అచ్చటనే స్థిరముగా ఉండును. ఆత్మయందు నిలువజాలదు. కాని అటు తరువాత ఆత్మ సంస్థం మనః కృత్వా గీ 6.25 అను పదము ద్వారా మనస్సును ఆత్మయందే స్థిరపరచవలయును అని చెప్పబడును. అందువలన ఇవ శబ్దము లోపించుట ద్వారా నేత్రముల యొక్క దృష్టిని నాసిక యొక్క అగ్రభాగమున నిలుపుటయే ముఖ్యము కాదని సంప్రేక్ష్య అను శబ్దము ద్వారా చెప్పబడినది. ఈ విధముగా నేత్రముల యొక్క దృష్టిని నాసికాగ్రభాగమందు నిలిపి ఇతర దిశల వైపునకు చూడకుండా అనగా మధ్య మధ్య అటు ఇటు దృష్టిని మరల్చక మరియు 6.14 ప్రశాంతాత్మా విగతభీరబ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసిత మత్పరః అనగా ప్రశాంతాత్మ అనగా అన్నివైపుల నుండి శాంతిని పొందిన అంతఃకరణము గలవాడు, విగతభి అనగా ఎటువంటి భయములు లేనివాడు, మరియు బ్రహ్మచారుల వ్రతమునందు స్థిరపడిన మనస్సు గలవాడు అనగా బ్రహ్మచర్యము అనగా స్త్రీ సంపర్కమును కోరనివాడు, రెండవ అర్థము బ్రహ్మమునందు చరించువాడు, గురుసేవ భిక్షాటనముచే లభించిన భోజనమును సేవించి తృప్తిని పొందువాడు. ఈ లక్షణములు గలవాడు బ్రహ్మచర్య వ్రతమును స్వీకరించినవాడు. ఆ విధముగా బ్రహ్మచర్య వ్రతము అనుష్ఠించువాడే మరియు మనస్సును భ్రాంతి కల్పిత విషయముల మీదికి వెళ్లనివ్వక నియమించినవాడు అనగా మనోవృత్తులనన్నింటినీ ఉపసంహరించి భగవంతునియందు అనగా భగవత్తత్వము నందు చిత్తమును లగ్నమును చేసినవాడు అనగా ఆ పరమేశ్వర తత్వమునందే మనస్సు గలవాడే సమాహిత చిత్తుడై అనగా చిత్తమునందు వికారములు లేనివాడే ఆ భగవత్తత్వమే సర్వశ్రేష్టమైనదని తలంచి నిశ్చింతగా కూర్చున్నవాడు నిజమైన యోగి. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 152. కొంతమంది స్త్రీలేందు చిత్తము కలవారే యుందురు, కాని అటువంటివారు స్త్రీని సర్వశ్రేష్టమైనదిగా భావించరు. మరి ఏమని భావించెదరు? అటువంటివారు రాజును లేక మహాదేవుడను స్త్రీకంటే శ్రేష్టమైనవారుగా భావించెదరు. అలా అయివుండిగూడా నిజమైన సాధకుడు తన చిత్తమును భగవత్తత్వమునందే లగ్నము చేసి యుంచెదరు. దానినే అనగా ఆ భగవత్తత్వమునే సర్వశ్రేష్టమైనదిగా భావించుచుందురు. ఇప్పుడు యోగము యొక్క ఫలము చెప్పబడుచున్నది 6.15. యుంజన్నేవం సదాత్మానం యోగీ నేతమానసః శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి అనగా అస్థిరపడియున్న మనస్సు గల యోగి అనగా తన మనస్సును జయించిన యోగి పైన చెప్పబడినట్లుగా సర్వకాల సర్వావస్థలయందును తన మనస్సును భగవత్తత్వమునందే నిలిపి ఉంచి చివరకు ఆ భగవత్తత్వమునందు లీనమైపోవును. అట్లు లీనమై సంపూర్ణమైన శాంతిని పొందును. అట్టి పరమశాంతినే మోక్షమని చెప్పుదురు. ఇప్పుడు పరమశాంతిని పొందిన యోగి యొక్క ఆహారాది నియమములను గురించి చెప్పుచున్నారు. 6.16. నాత్యస్నతస్తు యోగో బస్తి న చైకొంత మనస్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున అనగా అధికముగా భోజనము చేయువాని యొక్క అనగా తన శక్తిని అధిగమించి భోజనము చేయువాని యోగము సిద్ధించదు. అంతేగాక అసలే ఆహారము తీసుకొనని వాని యొక్క యోగము గూడా సిద్ధించదు. ఏలేనా శృతివాక్యమిట్లున్నది, తన శరీరము యొక్క శక్త్యానుసారముగా తినబడిన అన్నము ఆ శరీరమును రక్షించును. అటువంటి భోజనము శరీరమునకు కష్టమును కలుగజేయదు అనగా దేహమును పాడు చెయ్యదు. శక్తికి మించి గ్రహించబడిన ఆహారము ఆ దేహమును కష్టపెట్టును. అట్లే తన శరీర పోషణకు తగినంత ఆహారము గ్రహించని ఎడల దేహము కృశించి చివరకు నశించును. అందువలన యోగి అయినవాడు తన శరీర పోషణకు తగినంత ప్రమాణములో ఆహారమును గ్రహించవలయును. ఎక్కువగాను గ్రహించరాదు, తక్కువగాను గ్రహించరాదు. యోగశాస్త్రమునందు చెప్పబడినట్లు తగు పరిమాణములో అన్నమును గ్రహించనివాని యోగము సఫలీకృతము కానేరదు. తగు పరిమాణమెట్టిదనిన పొట్టేందలి అర్ధభాగము శాకాహారము మొదలగు కూరలతో కూడిన భోజనముతో మరియు మూడవ భాగమును జలముతో పూరించవలేయును. 4వ భాగమును వాయువు యొక్క రాకపోకల కొరకు ఖాళీగా ఉంచవలేయును. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 153. అంతేగాక ఓ అర్జున, అధికముగా నిద్రించువాని యొక్క యోగము కూడా సిద్ధించదు. మరియు మరీ ఎక్కువగా మేల్కొని అనగా జాగ్రదావస్థయందు ఉండువాని యోగము కూడా సిద్ధించదు. మరి యోగము ఇట్లు సిద్ధించును అన్నచోవు చెప్పుచున్నారు. 6.17 యుప్తాహార విహారస్య యుప్తచేష్టస్య కర్మసు యత్త స్వప్నావబోధస్య యోగో భవతి దుహఖః. అనగా తినబడినది ఆహారము మరియు నడుచుట కూర్చుండుట లేచుట మొదలగు కాళ్లతో చేయబడు క్రియ విహార మనబడును. ఈ కార్యములు అనగా ఆహార విహారములు తగు పరిమాణముతో చేయువాడు, తగు పరిమాణములో క్రియలు కర్మలు చేయువాడు, నిద్రించుట మేల్కొని యుండుట తగినంత కాలములో తగు పరిమాణముతో చేయువాడు. అటువంటి తగినంత ఆహార విహారము తగినంత క్రియాకర్మలు అట్లే తగినంత నిద్రా మెలకువలు కలిగియున్న యోగికి సర్వదుహఖ నాశకమైన యోగము సిద్ధించును. సర్వదుహఖములను హరించు దాని పేరు దుహఖః. ఈ విధముగా సమస్త ప్రపంచ రూప దుహఖములను నశింపజేయునది యోగము. ఇప్పుడు సాధకుడైన పురుషుడు ఎప్పుడు సమాధి అవస్థను పొందును అన్నచో 6.18 యదా వినియ చిత్తమాత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. అనగా వశమునందుంచుకున్న చిత్తము అనగా విశేషముగా ఏకాగ్రతను పొందిన చిత్తము బాహ్య విషయములను గురించి తెలుసుకొనుట విచారించుట మొదలగు వ్యవహారమును పూర్తిగా త్యజించి కేవలము ఆత్మయందే లగ్నమై యుండునో అప్పుడు తన స్వరూపమునందు తానే నిలిచియుండును. అట్టి స్థితియందు సర్వ విధములైన భోగములయందు కోరికలు లేనివాడైన యోగి అనగా అదృష్టము అనగా అదృశ్య రూపములుగా ఉన్న మరియు అదృష్ట అనగా అదృశ్య రూపములుగా లేనటువంటి సర్వవిధ భోగముల నుండి యవని తృష్ణ పూర్తిగా నశించినదో అట్టి యోగి పరమాత్మయందు ఏకత్వమును పొందినవాడగును. సమాధి స్థితియందు నిలిచియున్న చిత్తము గల యోగి యొక్క స్థితి ఎట్లుండుననగా 6.19 యథా దీపో నివాతస్థో సంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. అనగా ఏ విధముగా వాయువు యొక్క చలనము లేనటువంటి చోట ఉంచబడిన దీపము ఎటువంటి కదలికలు లేకముగా వెలుగుచుండునో అదే విధముగా సమాధియందు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 154 చిత్తమును లగ్నము చేసిన యోగి యొక్క అంతఃకరణము స్థిరముగా ఎటువంటి విషయ వాసనలు లేనిదై పరమాత్మ స్వరూపముతో నిలిచియుండును. సమానత్వమును తెలుపునది అపమానము. ఈ విధముగా యోగాభ్యాస బలముతో గాలిలేని చోట పెట్టి ఉంచిన దీపము వలె ఏకాగ్రతను పొందినటువంటి 6.20 యత్రోపరమతే చిత్త నిరుద్ధం యోగసేవయ యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. అనగా యోగసాధన ద్వారా నిలిపి ఉంచినట్టి మరియు అన్నివైపుల నుండి వెనుకకు మరల్చి దాని చంచలత్వమును పోగొట్టుకున్నట్టి చిత్తము ఎప్పుడు విషయరహితమై స్థిరత్వమును పొందునో మరియు ఎప్పుడు సమాధి ద్వారా లౌకిక వాసనలన్నింటినీ త్యజించి శుద్ధమైన అంతఃకరణముతో పరమ చైతన్యము మరియు జ్యోతి స్వరూపముగాయున్న ఆత్మను సాక్షాత్కరింపజేసుకొనునో ఆ చిత్తము తనలో తానే లీనమై పరమశాంతిని పొందును, సంపూర్ణ తృప్తిని అనుభవించును.